పక్షులు ఎలా ఎగురుతాయి, పుస్తకం 5వ భాగం. ప్రస్తుత అంశం భూమిని గడ్డపలుగుతో కదిలిస్తానన్న మాటలో ఎంత నిజం ఉంది? గ్రీక్ తత్వవేత్త ఆర్కిమిడిస్ నిజంగానే గడ్డపలుగుతో భూమిని కదిలిస్తానన్నాడు. నాకు నిలవటానికి చోటు, గడ్డపలుగుకు ఒక ఆధారం ఇవ్వండి, నేను భూమిని కదిలిస్తాను అన్నాడు ఆయన. అంత తెలివిగల మనిషి ఆ మాటలు సరదాగా అనలేదు. తులాదండాలు అనే భౌతిక శాస్త్ర సిద్ధాంతం మీద గట్టి నమ్మకంతో ఆయన ఆ మాట అన్నాడు. కానీ బయట నిలబడి ఒక గడ్డపలుగును భూమి కింద పెట్టి దానికి ఆధారంగా ఒక తులాదండాన్ని వాడే వీలు లేదుగాక లేదు. కాబట్టి ఇది కథలాగా కనిపిస్తుంది. బావి నుంచి నీళ్లు తోడటానికి గిలకలను వాడుకుంటారు, అట్లాగే పెద్ద బరువులను ఎత్తడానికి పలుగు లాంటి సాధనాలను వాడుకుంటారు. పలుగు ఒక చివర వాడిన బలం మరొక చివర పనిచేసే పద్ధతిని తులాదండం అంటారు. ఇందులో రకాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అన్నిటికన్నా తేలికైన పలుగు పద్ధతి గురించి ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనినే యంత్రం అనవచ్చు. యంత్రాలలో అన్నిటికన్నా తేలికైన పద్ధతి ఈ తులాదండం. పలుగు ఒక చివరన వాడుతున్న బలం మరొక అంశం మీద ఆధారపడి ఉంటుంది. అది దూరం లేదా పలుగు నిడివి. ఒక రాతిని పలుగుతో ఎత్తుతున్నాం అనుకుందాం. ముందుగా పలుగును రాతి కిందకి దూరుస్తాం. అది మరీ ఎక్కువగా మాత్రం వీలు కాదు. దూర్చిన పలుగును నొక్కితే రాయి కొంత మాత్రమే కదులుతుంది. పలుగు కింద మరొక ఆధారాన్ని అడ్డంగా పెడితే తులాదండం అవుతుంది, రాయి ఎక్కువగా కదులుతుంది. భౌతిక శాస్త్రంలో తులాదండాల గురించి చెప్పేటప్పుడు వాటి ఫలితంగా పని జరుగుతుంది అంటారు. వాడిన బలం, వస్తువు జరిగిన దూరం రెండింటినీ కలిపితే జరిగిన పని తెలుస్తుంది. గడ్డపలుగు అనే తులాదండం మీద వాడిన బలానికి సమానంగా అవతల రాయి కదులుతుంది. రెండు వైపులా పని సమానంగా ఉంటుంది. రాతి కింద పలుగు చివరన కింద పెట్టిన అడ్డు దూరాన్ని బట్టి రాయి కదిలే దూరం మారుతుంది. ఇక్కడ మరొక చిన్న విషయాన్ని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాయి బరువు మరీ ఎక్కువగా ఉంటుంది. దానిని కదిలించడానికి ప్రయత్నం చేస్తున్న మనిషి వాడుతున్న బలం చాలదు. అలుమాలిన బలాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తే రాతి బరువు కారణంగా మనిషి చెయ్యి, శరీరము కదలికకు గురవుతాయి. చెయ్యి విరగటం, కనీసం వెన్నుపూస కదలటం తెలిసిందే. ఇందులో ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలను అర్థం చేసుకోని అవసరం లేదు. కానీ ఏదో ఒక రకంగా విషయం మాత్రం తెలిసి ఉండాలి. తక్కువ బలంతో ఎక్కువ పని జరిపించాలంటే గడ్డపలుగు అనే తులాదండం పొడవు ఎక్కువగా ఉండటం ఒక్కటే మార్గం. పొడుగాటి గడ్డపలుగుతో ఎక్కువ బరువు ఉన్న రాతిని ఎత్తవచ్చు. ఈ ఆలోచనతోనే ఆర్కిమిడిస్ భూగోళాన్ని కదిలిస్తాను అన్నాడు. కానీ అది కుదురుతుందా? ఆలోచించాలి. యంత్రం భౌతిక శాస్త్రం ప్రకారం వాడిన బలాన్ని, దాని దిశను మార్చగలిగే ఏర్పాటును మెషిన్ లేదా యంత్రం అంటారు. ప్రతి యంత్రంలోనూ భౌతిక సిద్ధాంతాలను వాడే 6 పద్ధతుల్లో అన్నీ లేదా కనీసం ఒకటి ఉండి తీరాలి. తులాదండం, స్క్రూ లేదా మర, వాలుతలం, వెడ్జ్ అనే అడ్డు, ఇరుసు చక్రం, ఇంకా గిలక అనేవి యంత్రాలలో వాడే పద్ధతులు. బావి నుంచి నీరు తోడటానికి వాడే గిలకలో ఇరుసు చక్రం ఉన్నాయి.